32 సంస్కారము స్మృతి అభ్రాంతి. అదిగాక లీలా ఈ ప్రంచం భ్రాంతి రూపం అని చెప్పుకున్నాం కదా. ఈ భ్రాంతి ఎలా కలిగింది? లోకంలో రజ్జు సర్పము, సుప్తి రజతము వంటి భ్రాంతులు కనిపిస్తున్నాయి. వీటన్నిటికీ వెనకాల ఆయా వస్తువులను చూసిన స్మృతితో సంబంధం ఉంది. కనుక ఈ ప్రపంచం కూడా సంస్కారంతోనూ స్మృతితోనూ సంబంధించిన భ్రాంతి అనుభవ రూపమే అని కొందరు అనుకుంటూ ఉంటారు. కాని అది నిజం కాదు. ఈ ప్రపంచం కొందరి విషయంలో స్మృతి రూపమని, మరికొందరి విషయంలో నూతన భ్రాంతి అనుభవ రూపమని, మరికొందరి విషయంలో ఈ రెండింటి మిశ్రమమని తెలుసుకో. కొన్ని ఉదాహరణలు చెబుతాను విను. ఒకడికి స్వప్నంలో తన మరణం కనిపించింది. వాడు అంతకుముందే తన మరణాన్ని చూశాడని, దాని స్మృతిగానే ఈ స్వప్నం వచ్చిందని చెప్పలేం. మరొకడికి తాను వేరుకడి కొడుకుగా ఉన్నట్టు కల వచ్చింది. ఇక్కడ కూడా వీడు ఎప్పుడో ఒకప్పుడు వాడి కొడుకే ఉన్నాడని, ఆ స్మృతిగానే ఈ కల వచ్చిందని చెప్పలేం. లీలా, నీకు మరింత విస్పష్టమైన ఉదాహరణ ఒకటి ఇస్తా. సృష్టికర్త అయిన ప్రజాపతిని గూర్చి ఆలోచించు. ఆయనకు స్వప్నరూపంగా ఈ ప్రపంచం వచ్చిందని పెద్దలు చెబుతున్నారు గదా. ఈ ప్రపంచ స్వప్నరూప భ్రాంతి ఆయనకు స్మృతరూపంగా కలుగుతోందా? నూతన అనుభవరూపంగా కలుగుతోందా? కాసేపు స్మృతరూపమే అనుకుందాం. అంటే ఆయన అంతకుముందే కొన్ని సృష్టులు చేసి ఉన్నాడని, వాటి స్మరణ వల్ల ఇప్పుడు ఈ సృష్టిరూప స్వప్నం కలుగుతోందని అర్థం వస్తుంది. కాని వేదమేమో వెనుకటి సృష్టికర్త ఆ కల్పాంతంలో ముక్తి పొందాడని చెబుతోంది. ఆయన అప్పుడు ముక్తి పొందితే ఈ కొత్త బ్రహ్మగారికి పూర్వం సృష్టి చేసిన అనుభవం ఉందని చెప్పేందుకు వీల్లేదు. కనుక ఈ కల్పంలో ఒకనొక పుణ్యాత్ముడు ప్రజాపతి పదవికి వస్తే ఆయనకు ఈ సృష్టి అంతా నూతన అనుభవమే అవుతుంది. గాని పాత స్మృతి కావటానికి వీల్లేదు. ఇంతకు ఈ ఉదాహరణలన్నింటి వల్ల నేను చెప్పదలచుకొన్నదేమిటంటే, కొందరికి ఈ సృష్టి పూర్వం అనుభవించిన పాత స్మృతి, మరికొందరికి పూర్వానుభవం లేని కొత్త స్మృతి. ఇక్కడ స్మృతి అంటే మనస్సులో నిలిచిన అనుభవం. ఏ రకంగా తిప్పినా ఇది వాసనగా మారి స్మృతి రూపంగా ఉండి మనస్సుకు బంధం అవుతుంది. కనుక స్మృతి రూపమైన ఈ ప్రపంచ సంస్కారాన్ని పూర్తిగా విస్మరించటమే మోక్షం. విస్మరించటమంటే స్మరణ తొలగిపోవటం. స్మరణ అవిద్య వల్ల కలుగుతుంది. కనుక అవిద్య తొలగిపోతే స్మరణ తొలగిపోతుంది. అవిద్య ఎలా తొలగుతుంది? ఇక్కడ రెండు రకాల అభిప్రాయాలు ఉన్నాయి. తత్వజ్ఞానం వల్ల అవిద్య తొలగుతుందని కొందరు, చిత్తవృత్తి నిరోధరూపమైన యోగం వల్ల అవిద్య తొలగుతుందని కొందరు అంటున్నారు. చిత్తవృత్తి నిరోధం చేస్తే మనోవృత్తులు శాంతిస్తాయి, అంటే అణిగిపోతాయి. అప్పుడు ప్రపంచం ఆయసర్వ్ 40 పూర్తిగా మరుపుకు వస్తుంది. అదే ముక్తి అని చిత్తవృత్తి నిరోధవాదుల అభిప్రాయం. కాని ఇది పట్టిన దెయ్యాన్ని వదిలించుకోవడం వంటిది. ఒక దెయ్యాన్ని వదిలించుకుంటే మరో దెయ్యం పట్టుకోదని నమ్మకమేమిటి? అలాగే ఒకసారి చిత్తవృత్తి నిరోధం చేసి మళ్లీ బయటకు వస్తే మరో చిత్తవృత్తి పుట్టదని నమ్మకమేమిటి? కనుక ఈ పద్ధతి లాభం లేదు. ఇకపోతే తత్వజ్ఞాన మార్గం ఉంది. తత్వజ్ఞానం కలిగితే అవిద్య పోతుంది. అవిద్య పోతే ప్రపంచ స్మృతికి మూలకారణం పోయినట్లే. కనుక ఇక మళ్లీ ప్రపంచ స్మృతి కలిగే అవకాశం లేదు. కాబట్టి మోక్షప్రాప్తికి తత్వజ్ఞానమే ముఖ్యం. కనుక లీలా, దేశకాలాలు రెండు కూడా భ్రాంతి జన్యాలే అని గ్రహించి నువ్వు తత్వజ్ఞానం సంపాదించు. ఈ సుదీర్ఘపదేశం విని లీలాదేవి ఒక కొత్త ప్రశ్న లేవదీసింది. లీలా, సరస్వతీదేవి సంస్కారం జన్మకు కారణం అని చెప్పారు. సంస్కారం అనుభవం వల్ల కలుగుతుంది. అనుభవం లేకపోతే సంస్కారం కలగదు. అంతేకదా, మేము క్రిందటి జన్మలో బ్రాహ్మణ దంపతులం. ఆ జన్మలో ఉండగా రాజదంపతి జీవితానుభవం వాళ్లకు లేదు. ఉండటం అసంభవం. కనుక రాజదంపతి జన్మకు కారణమైన సంస్కారం వాళ్లకు లేదు. సంస్కారమే లేకపోతే ఈ జన్మ ఎలా వచ్చింది? దేశము కాలము భ్రాంతిజన్యాలు అయినప్పటికీ సంస్కారం లేనిదే జన్మరాదుగదా. ఇక్కడ ఆనంద బోధేంద్ర సరస్వతి వ్యాఖ్యానంలో మూలాన్ని మించి కొన్ని విశేషాలు ఉన్నాయి, అవి కూడా కలిపి చెప్పుకుందాం. డాట్ సరస్వతీదేవి లీల. సంస్కారమన్నా వాసనన్నా ఒకటే. ఇది పూర్వానుభవం వల్ల మాత్రమే కలుగుతుందని చెప్పలేము. ఇది అనాది అవిద్య వల్ల కూడా కలుగవచ్చు. అంటే సంస్కారం రెండు రకాలు, ఒకటి అనుభవజన్యము, రెండు అనాది అవిద్యాజన్యము. ఈ రెండింటిలో ఏదైనా సరే కొత్త జన్మను కలిగించవచ్చు. లీలా, మీరు వెనుకటి జన్మలో రాజును చూసి మేము కూడా రాజులం కావాలని గట్టి సంకల్పం చేశారు. ఇదే అనాది అవిద్యా జన్మ సంస్కారం. దీనివల్ల మీకు ఈ రాజజన్మ వచ్చింది. లీలా, దీన్ని మరో రకంగా కూడా సమన్వయించవచ్చు. సృష్టికర్త అయిన పితామహుడు ఉన్నాడు కదా, ఆయన సర్వజ్ఞుడు. బ్రాహ్మణ జన్మలో మీకు కలిగిన కోరిక, దానివల్ల మీకు రాబోయే జన్మ, ఇవన్నీ ఆయనకు ముందే తెలుసు. అంటే రాబోయే మీ జన్మ బ్రహ్మగారికి ముందే అనుభవంలో ఉంది. ఆ అనుభవం వల్ల ఆయనకు ఒక సంస్కారం ఏర్పడింది. ఆ సంస్కారమే మీ రాజజన్మకు కారణమైంది. లీలా అమ్మ, ఇలా చెప్పేటట్లయితే ఆ బ్రహ్మగారి యొక్క జన్మకు కూడా ఆయన యొక్క సంస్కారమే కారణమని చెప్పవచ్చు కదా. ఆయన సర్వజ్ఞుడు కనుక తనకు రాబోయే జన్మ తనకు ముందే తెలుసని చెప్పవచ్చు కదా. సరస్వతీదేవి అలా చెప్పేందుకు వీల్లేదు, ఎందుకంటే పూర్వబ్రహ్మ పూర్వకల్పాంతంలోనే ముక్తి పొందాడు. ఇప్పుడు ఆయన లేడు, ఆయన సంస్కారము లేదు. ఈ బ్రహ్మ కొత్తగా వచ్చాడు. కొత్తగా వచ్చేవాడికి పాత అనుభవం ఎలా ఉంటుంది? అనుభవం లేనిదే సంస్కారం ఎలా ఉంటుంది? కనుక ఈయన తన సంస్కారం వల్ల జన్మించేందుకు వీల్లేదు. మరైతే ఎలా జన్మించాడంటే కేవలం కాకతాళీయంగా భ్రాంతిమయంగా జన్మించాడు. కనుకనే ఈయన అకారణమైన భ్రాంతిమయంగా జన్మించాడు. కనుకనే ఈయన సృష్టి చేసిన ఈ ప్రపంచం కూడా భ్రాంతిమయంగా ఉంటోంది.